పదమూడు ముక్తి సుఖం భోగ్య సుఖం. శ్రీరాముడు ముక్తి సుఖాన్ని స్వయం ప్రకాశమైన ఆనందమని ఎందుకనాలి? విషయ సుఖాలలాగానే అది కూడా భోగ్యం ఎందుకు కాకూడదు? వశిష్ఠుడు ఒక సుఖం భోగ్యం కావాలంటే దానికి వెనకాల అహంభావం ఉండాలి. అహంభావం పోయాక వచ్చేది ముక్తి, కనుక అది భోగ్యం కావడానికి వీలు లేదు. ఆయసర్వ్ 23. శ్రీరాముడు అలాంటి ముక్తి పొందినవాడికి ప్రపంచం కనిపిస్తుందా కనిపించదా? కనిపిస్తుందంటే వాడికి మామూలు సంసారికి తేడా లేదు. కనిపించదంటే వాడు బండరాతి వంటివాడవుతాడు. అప్పుడు రాళ్లకు కూడా మోక్షం వచ్చిందని చెప్పాలి. దీనికి మీరేమంటారు? వశిష్ఠుడు ముక్తుడికి ప్రపంచం కనిపిస్తుంది గాని మామూలు సంసారికి కనిపించినట్లుగా భేదభావ పూర్వకంగా కనిపించదు. అతనికి ప్రపంచం బ్రహ్మమయంగా కనిపిస్తుంది. అందువల్ల నువ్వు చెప్పిన రెండు దోషాలు పట్టవు. శ్రీరాముడు అతనికి ప్రపంచం బ్రహ్మమయంగా కనిపిస్తుంటే అది అసత్యమెలా అవుతుంది? వశిష్ఠుడు ఆ ముక్తుడు ప్రపంచాన్ని ఏ అధిష్టానాంశంతో చూస్తున్నాడో దానిని అసత్యమని మేమెప్పుడూ చెప్పలేదు. దానిమీద ఆరోపింపబడిన నామరూపాలు మాత్రమే అసత్యమని చెప్పాం. ఈ ఆరోపాలలో మొట్టమొదటి ఆరోపం అహంభావం అని కూడా చెప్పాం. అదే అసలైన అవిద్య. సర్గ 29. గమనికిక పై సర్గలలో వశిష్ఠుడు కొంతసేపు శ్రీరాముడి, కొంతసేపు సూటిగా సభికుల్ని సంబోధిస్తూ బోధ చేయబోతున్నాడు. ఆ సంబోధనలలో తత్వ విశేషమేదీ లేదు. కనుక మనం విషయం మాత్రం చెప్పుకుంటూ పోదాం. అదే ముక్తికి ప్రతిబంధకం. తత్వజ్ఞాన బలంతో అహంకారాన్ని శమింపచేసుకుంటే భేదబుద్ధి అనే భ్రాంతి శమిస్తుంది. సాధకుడు ధీరుడై శరీర భార్యాపుత్రాదులయందు అపేక్షను పరిత్యజించి తత్వనిష్ఠుడై ముక్తినందుకోవాలి. సడొట్ముప్పే. ముక్తి లభిస్తే సంసారం పోతుందని సామాన్యంగా అంటూ ఉంటారు. సరిగ్గా చెప్పాలంటే ముక్తి వస్తే పోయేదేదీ లేదు. సంసారమనేది సత్యమైతే అది పోతుందని చెప్పవచ్చు. అది సత్యమే గాదే, ఇంక పోయేందుకు ఏముంది?